నాకసద్భిర్వై వైనాకసద్భిర్నాకసద్భిర్వై దేవా దేవా వైనాకసద్భిర్నాకసద్భిర్వై దేవాసద్భిర్నాకసద్భిర్వై దేవా దేవా వై వై దేవాస్సువర్గం సువర్గం దేవా వై వై దేవాస్సువర్గం దేవాస్సువర్గం సువర్గం దేవా దేవాస్సువర్గం లోకం లోకగం సువర్గం దేవా దేవాస్సువర్గం లోకం సువర్గం లోకం లోకగం సువర్గం సువర్గం లోకమాయన్మాయన్ లోకగం సువర్గం సువర్గం లోకమాయన్ వర్గమితి సువర్గం లోకమాయన్మాయన్ లోకం లోకమాయన్ తత్తదాయన్ లోకం లోకమాయన్ తత్ నాకసదో నాకసదో జన్నాకసదో నాకసదో జన్నాకసదో నాకసదో నాకసద ఇది నాకాసద నాకసతో నాకసతో యద్యన్నాకసద ఉపదధాత్యుపదధాతి నాకసతో యద్యన్నాకసద ఉపదధాతి నాకసద ఉపదధాత్యుపదధాతి నాకసతో నాకసద ఉపదధాత్యాయతన మాయతన ఉపదధాతి నాకసతో నాకసద ఉపదధాత్యాయతనం కసద ఇది నాకాసద ఉపదధాత్యాయతన మాయతన ఆయతనమేవైవాయతనముపదధాత్యుపదధాత్యాయతనమేవ దత్తదేవాయతనమాయతనమేవ దత్తదేవాయతనమేవ దత్తదేవైవ దద్యజమానో యజమానస్తదేవైవ దద్యజమానః యజమానో యజమానస్తత్తద్యజమానః కురుతే కురుతే యజమానస్తత్తద్యజమానః కురుతే యజమానః కురుతే పృష్ఠానాం కురుతే యజమానో యజమానః కురుతే పృష్ఠానాం కురుతే కురుతే పృష్ఠానాం వై వై పృష్ఠానాం కురుతే కురుతే పృష్ఠానాం వై పృష్ఠానాం వై వై పృష్ఠానాం పృష్ఠానాం వా ఏతదేతద్వై పృష్ఠానాం పృష్ఠానాం వా ఏతత్ ఏతదేతద్వై వా ఏతత్తేజస్తేజ ఏతద్వై వా ఏతత్తేజ ఏతత్తేజస్తేజ ఏతదేతత్తేజః సంభృతకం సంభృతం తేజ ఏతదేతత్తేజః సంభృతం తేజః సంభృతకం సంభృతం తేజస్తేజః సంభృతం యద్యత్ సంభృతం తేజస్తేజః సంభృతం యత్ సంభృతం యద్యత్ సంభృతకం సంభృతం యన్నాకసదో నాకసదో యత్ సంభృతకం సంభృతం యన్నాకసదః సంభృతమితి సంభృతం యన్నాకసదో నాకసదో యద్యన్నాకసదో యద్యన్నాకసదో యద్యన్నాకసదో యత్ కసదో యద్యన్నాకసదో నాకసదో యన్నాకసదో నాకసదో యన్నాకసదో నాకసదో యన్నాకసదః కసద ఇది నాకాసదః నాకసదో నాకసదో యద్యన్నాకసద ఉపదధాత్యుపదధాతి నాకసదో యద్యన్నాకసద ఉపదధాతి నాకసద ఉపదధాత్యుపదధాతి నాకసదో నాకసద ఉపదధాతి పృష్ఠానాం పృష్ఠానాం ఉపదధాతి నాకసదో నాకసద ఉపదధాతి పృష్ఠానాకసదాకాసదాది పృష్ఠానాం పృష్ఠానాముపదధాత్యుపదధాతి పృష్ఠానామేవైవ పృష్ఠానాముపదధాత్యుపదధాతి పృష్ఠానామేవ దధాతిపాదధాతి పృష్ఠానామేవైవ పృష్ఠానాం పృష్ఠానామేవ తేజస్తేజ ఏవ పృష్ఠానాం పృష్ఠానామేవ తేజ తేజస్తేజ ఏవైవ తేజో వావతేజ ఏవైవ తేజో వా తేజో వావతేజస్తేజో వరుంధే రుంధేవ తేజస్తేజో వరుంధే వరుంధే రుంధే వావరుంధే పంచచోడా రుంధే వావరుంధే పంచచోడా రుంధే రుంధే పంచచోడా ఉపోప పంచచోడా రుంధే రుంధే పంచచోడా ఉపా పంచచోడా ఉపోప పంచచోడా పంచచోడా ఉపదధాదిలధాత్యుప పంచచోడా పంచచోడా ఉపదధాది పంచచోడా ఇది పంచచోడా ఉపదధాత్యప్సరసోదధాత్యుపోపదధాత్యప్సరసోదధాత్యుపోపదధాత్యప్సరసోదధాత్యుపోపదధాత్యప్సరసః ఉపదధాత్యప్సరస ఏవైవాప్సరసో దధాతి దధాత్యప్సరస ఏవైవాప్సరసోప్సరస ఏవైనమేనమేవాప్సరసోప్సరస ఏవైనం ఏవైనమేనమేవైవైనమేత ఏత ఏనమేవైవైనమేత ఏనమేత ఏత ఏనమేనమేత భూత భూత ఏత ఏనమేనమేత భూత ఏత భూత భూత ఏత ఏత భూత అముష్మిన్నముష్మిన్ భూత ఏత ఏత భూత అముష్మిన్ భూత అముష్మిన్నముష్మిన్ భూత భూత అముష్మిన్ లోకే లోకే ముష్మిన్ భూత భూత అముష్మిన్ లోకే అముష్మిన్ లోకే లోకే ముష్మిన్ నముష్మిన్ లోక ఉపోప లోకే ముష్మిన్ నముష్మిన్ లోక ఉప లోక ఉపోప లోకే లోక ఉపశేరే శేర ఉపలోకే లోక ఉపశేరే ఉపశేరే శేర ఉపోపశేరేథో అథో శేర ఉపోపశేరేథో శేరేథో అథో శేరే శేరేథో తనోపానీ తనోపానీ రథో శేరే శేరేథో తనోపానీ తనూపానీ రథో అథో తనూపానీ రేవైవ తనూపానీ రథో అథో తనూపానీ రేవాణీ రేవైవ తనూపానీస్తనూపానీ రేవైత ఏత ఏవ తనూపానీస్తనూపానీ రేవైతనూపానీరితి తనూ పానీ ఏవైతేత యజమానస్యజమానస్యజమానస్యజమానస్యజమానస్యజమానస్యజమానస్యజం ప్రాచీ ప్రాచీపత్న్యన్మను పత్ని ప్రాచీ ప్రాచీపత్న్యను పత్న్యన్మను ను పత్నీ పత్న్యం వాస్త ఆస్తేను పత్నీ పత్న్యం వాస్త ఆస్తేన్మన్ వాస్తే పశూనాం పశూనాముపదధ్యాదిష్టకామిష్టకాముపదధ్యాత్ పశూనాం పశూనాం పశూనాము పదధ్యాదు పదధ్యాత్ పశూనాం చ పశూనాము పదధ్యాదు పదధ్యాత్ పశూనాం చ పదధ్యాదిత్యుపాకధ్యాశూనాం చ పశూనాం పశూనాం చైజమానస్యైజమానస్య చ పశూనాం పశూనాం చైజమానస్యైజమానస్యైజమానస్యైజమానస్యైజమానస్యైజమానస్యైజమానస్య చ ప్రాణం ప్రాణం చైజమానస్యైజమానస్య చ ప్రాణం ప్రాణంచాయురాయుశ్చ ప్రాణం ప్రాణంచాయు ప్రాణమితి ప్రజాపతినైవాగ్నిమగ్నిమేవ ప్రజాపతినా ప్రజాపతినైవాగ్నిమగ్నిమేవ ప్రజాపతినా ప్రజాపతినైవాగ్నిమగ్నిమేవ ప్రజాపతినే ప్రజాపతినా ప్రజాపతినైవాగ్నిం చనుతే చిరుతేగ్నిమగ్నిం చిరుతే స్వయమాతృన్నా చిరుతేగ్నిమగ్నిం చిరుతే స్వయమాతృన్నా జనుతే జనుతే స్వయమాతృన్నా భవతి భవతి స్వయమాతృన్నా జనుతే జనుతే స్వయమాతృన్నా భవతి స్వయమాతృన్నా భవతి భవతి స్వయమాతృన్నా స్వయమాతృన్నా భవతి ప్రాణానాం ప్రాణానాం భవతి స్వయమాతృన్నా స్వయమాతృన్నా భవతి ప్రాణానాం స్వయమాతృన్నేతి స్వయం మాతృన్నా ప్రాణానాం ప్రాణానాం భవతి భవతి ప్రాణానాముత్సృష్ట్యాముత్సృష్ట్యై ప్రాణానాం భవతి భవతి ప్రాణానాముత్సృష్ట్యై ప్రాణానాముత్సృష్ట్యాముత్సృష్ట్యై ప్రాణానాం ప్రాణానాముత్సృష్ట్యా అథో అథో ఉత్సృష్ట్యై ప్రాణానాం ప్రాణానాముత్సృష్ట్యా అథో ప్రాణానామితి ప్రాణానాముత్సృష్ట్యా అథో అథో ఉత్సృష్ట్యా ఉత్సృష్ట్యా అథో సువర్గస్య సువర్గస్యాథో ఉత్సృష్ట్యా ఉత్సృష్ట్యా సువర్గస్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్యాఖ్ అనుక్ష్యాత్యా అనుక్ష్యాత్యా ఏషా వై వా ఏషా అనుక్ష్యాత్యా అనుక్ష్యాత్యా ఏషా వై అనుక్ష్యాత్యా ఇత్యనుక్ష్యాత్యై ఏషా వై వా ఏషైషా వై దేవానాం దేవానాం వా ఏషైషా వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానాం విక్రాంతిర్ విక్రాంతిర్ దేవానాం వై వై దేవానాం విక్రాంతి దేవానాం విక్రాంతిర్ విక్రాంతిర్ దేవానాం దేవానాం విక్రాంతిర్ యత్ యత్ విక్రాంతిర్ దేవానాం దేవానాం విక్రాంతిర్ యత్ విక్రాంతిర్ యత్ యత్ విక్రాంతిర్ విక్రాంతిర్ యత్ వికర్ణీ వికర్ణీ యత్ విక్రాంతిర్ విక్రాంతిర్ యత్ వికర్ణీ విక్రాంతిరితి విక్రాంతి యత్ వికర్ణీ వికర్ణీ యత్ యత్ వికర్ణీ యత్ యత్ వికర్ణీ యత్ యత్ వికర్ణీ యత్ వికర్ణీ యత్ యత్ వికర్ణీ వికర్ణీ యత్ వికర్ణీం వికర్ణీ యత్ వికర్ణీ వికర్ణీ యత్ వికర్ణీ కర్ణీతి వికర్ణీ వికర్ణీం వికర్ణీ యత్ యత్ వికర్ణీముపదధాత్యుపదధాతి వికర్ణీ యత్ యత్ వికర్ణీముపదధాతి వికర్ణీముపదధాత్యుపదధాతి వికర్ణీం వికర్ణీముపదధాతి దేవానాం దేవానాముపదధాతి వికర్ణీం వికర్ణీముపదధాతి దేవానాం కర్ణీమితి వికర్ణీముపదధాతి దేవానాం దేవానాముపదధాత్యుపదధాతి దేవానామే వైవ దేవానాముపదధాత్యుపదధాతి దేవానామేవాదధాతి దేవానామే వైవ దేవానాం దేవానామేవ విక్రాంతిం విక్రాంతిమేవ దేవానాం దేవానామేవ విక్రాంతిం దేవ విక్రాంతిం విక్రాంతిమేవైవ విక్రాంతిమన్వర విక్రాంతిమేవైవ విక్రాంతిమనో విక్రాంతిమన్వర విక్రాంతిం విక్రాంతిమను వివ్యను విక్రాంతిం విక్రాంతిమను విక్రాంతిమితి విక్రాంతిం మన వివ్యన్వన విక్రమతే క్రమతే వ్యన్వన విక్రమతే క్రమతే క్రమతే వివిక్రమత ఉత్తరత ఉత్తరత క్రమతే వివిక్రమత ఉత్తరత ఉత్తరత ఉత్తరత క్రమతే క్రమత ఉత్తరత ఉపోపోత్తరత క్రమతే క్రమత ఉత్తరత ఉపరత ఉపోపోత్తరత ఉత్తరత ఉపదధాతి దధాత్యుపోత్తరత ఉత్తరత ఉపదధాతి తరత ఇత్యుతోత్తరత ఉపదధాతి దధాత్యుపోపదధాతి తస్మాత్ తస్మాత్ దధాత్యు ఉపదధాతిస్మాత్తస్మాత్తస్మాత్తస్మాదుత్తరత ఉపచార ఉత్తరత ఉపచారస్తస్మాత్ దాతిస్మాదుత్తరత ఉపచారస్మాదుత్తరత ఉపచార ఉత్తరత ఉపచారస్తస్మాత్తస్మాదుత్తరత ఉపచారోగ్నిరగ్నిరుత్తరత ఉపచారస్తస్మాత్తస్మాదుత్తరత ఉపచారోగ్ని తరత ఉపచారోగ్నిరగ్నిరుత్తరత ఉపచార ఉత్తరత ఉపచారోగ్నిర్వాయుమతి వాయుమత్యగ్నిరుత్తరత ఉపచార ఉత్తరత ఉపచార ర్వాయుమతి తరత ఉపచార ఇత్యుత్తరత ఉపచార నిర్వాయుమతి వాయుమత్యగ్నిరగ్నిర్వాయుమతి భవతి భవతి వాయుమత్యగ్నిరగ్నిర్వాయుమతి భవతి వాయుమతి భవతి భవతి వాయుమతి వాయుమతి భవతి సమిధ్యై సమిధ్యై భవతి వాయుమతి వాయుమతి భవతి సమిధ్యై వాయమతీతి వాయుమతి భవతి సమిద్ధి సమిద్ధి భవతి భవతి సమిద్ధి ఇతి పశవో దాతి దాతి పశవో వై వై పశవో దాతి దాతి పశవో వై వై వై పశవో వై ఛందాగుంసి ఛందాగుంసి వై పశవ పశవో వై ఛందాగుంసి వై ఛందాగుంసి ఛందాగుంసి వై వై ఛందాగుంసి పశూన్ పశూన్ ఛందాగుంసి వై వై ఛందాగుంసి ఛందాగుంసి పశూన్ పశూన్ ఛందాగుంసి ఛందాగుంసి పశూనే వైవ పశూన్ ఛందాగుంసి ఛందాగుంసి పశూనే పశూనే వైవ పశూన్ పశూనే వైవ పశూన్ పశూనే వై వై వృందే రుందే వై వై వృందే వృందే రుందే వృందే ఛందాగుంసి ఛందాగుంసి రుందే వృందే ఛందాగుంసి రుందే ఛందాగుంసి ఛందాగుంసి రుందే రుందే ఛందాగుంసి వై వై ఛందాగుంసి రుందే రుందే ఛందాగుంసి వై ఛందాగుంసి వై వై ఛందాగుంసి ఛందాగుంసి వై దేవానాం దేవానాం వై ఛందాగుంసి ఛందాగుంసి వై దేవానాం వై దేవానాం దేవానాం వై వై దేవానాం వామం వామం దేవానాం వై వై దేవానాం వామం దేవానాం వామం వామం దేవానాం దేవానాం వామం పశవః పశవో వామం దేవానాం దేవానాం వామం పశవః వామం పశవః పశవో వామం వామం పశవో వామం వామం పశవో వామం వామం పశవో వామం పశవో వామం వామం పశవః పశవో వామమేవైవ వామం పశవః పశవో వామమేవ వామమేవైవ వామం వామమేవ పశూన్ పశూనేవ వామం వామమేవ పశూ పశూన్ పశూనేవైవ పశూన వామ పశూనేవైవ పశూన పశూన వామ పశూన్ పశూన వరుంధే రుందేవ పశూన్ పశూన వరుంధే వరుంధే రుంధే వావరుంధ ఏతామేతా గురుంధే వావరుంధ ఏతామేతా గురుంధే రుంధ ఏతా గుహ హైతా గురుంధే రుంధ ఏతా గుహ చైత్రయాయణశ్చిదిం విదాం విదాంచిదిం చైత్రయాయణశ్చిదిం విదాం విదాం విదాంచిదిం చిదిం విదాంచకార చకార విదాంచిదిం చిదిం విదాంచకార విదాంచకార చకార విదాం విదాంచకార తయా తయా చకార విదాం విదాంచకార తయా చకార తయా తయా చకార చకార తయా వై వై తయా చకార చకార తయా వై తయా వై వై తయా తయా వై స వై తయా తయా వై తేజస్తేజో వై గాయత్రీ గాయత్రీ వై తేజస్తేజో వై గాయత్రీ గాయత్రీ వై వై గాయత్రీ తేజస్తేజో గాయత్రీ వై వై గాయత్రీ తేజ గాయత్రీ తేజస్తేజో గాయత్రీ గాయత్రీ తేజ ఏవైవ తేజో గాయత్రీ గాయత్రీ తేజ ఏవా ఏవైవ తేజస్తేజ ఏవ ముఖతో ముఖద ఏవ తేజస్తేజ ఏవ ముఖద ఏవ ముఖతో ముఖద ఏవైవ ముఖతో ధత్తే ధత్తే ముఖద ఏవైవ ముఖతో ధత్తే ముఖతో ముఖతో ధత్తే మూర్ధన్మతి ఏర్మూర్ధన్మతి ఏర్ధత్తే ముఖతో ముఖతో ధత్తే మూర్ధన్మతి ధత్తే మూర్ధన్మతి ఏర్మూర్ధన్మతి ఏర్ధత్తే ధత్తే మూర్ధన్మతి ఏర్భవంతి భవంతి మూర్ధన్మతి ఏర్ధత్తే ధత్తే మూర్ధన్మతి ఏర్భవంతి మూర్ధన్మతి ఏర్భవంతి భవంతి మూర్ధన్మతి ఏర్మూర్ధన్మతి ఏర్భవంతి మూర్ధానం మూర్ధానం భవంతి మూర్ధన్మతి ఏర్మూర్ధన్మతి ఏర్భవంతి మూర్ధానం మూర్ధన్మతి మూర్ధన్మతి మూర్ధానం మూర్ధానం భవంతి భవంతి మూర్ధానమేవైవ మూర్ధానం భవంతి భవంతి మూర్ధానమేవ మూర్ధానమేవైవ మూర్ధానం మూర్ధానమేవైనమేనమేవ మూర్ధానం మూర్ధానమేవైనం ఏవైనమేనమేవైనగో సమానానాగో సమానానామేనమేవైనగో సమానానాగో సమానానాగో సమానానామేనమేనగో సమానానాం కరోతి కరోతి సమానానామేనమేనగో సమానానాం కరోతి సమానానాం కరోతి కరోతి సమానానాగో సమానానాం కరోతి త్రిష్టుభః త్రిష్టుభః కరోతి సమానానాగో సమానానాం కరోతి త్రిష్టుభః కరోతి త్రిష్టుభః త్రిష్టుభః కరోతి కరోతి త్రిష్టుభః ఉభోవత్ త్రిష్టుభః కరోతి ఇంద్రియమింద్రియం వై త్రిష్టుద్వా ఇంద్రియమింద్రియం వై త్రిష్టుగింద్రియమింద్రియం త్రిష్టుద్వై వై త్రిష్టుగింద్రియం త్రిష్టుగింద్రియమింద్రియం త్రిష్టు ృష్టకింద్రియమేవైవేంద్రియం దృష్టకృష్టకింద్రియమేవైవేంద్రియమింద్రియమేవ మధ్యతో మధ్యత ఏవేంద్రియమింద్రియమేవ మధ్యత మధ్యతో మధ్యత ఏవైవ మధ్యతో ధత్తే ధత్తే మధ్యత ఏవైవ మధ్యతో ధత్తే ధత్తే మధ్యతో మధ్యతో ధత్తే జగతీర్జగతీర్ధత్తే మధ్యతో మధ్యతో ధత్తే జగతీర్జగతీర్జగతీర్ధత్తే ధత్తే జగతీరుపోప జగతీర్ధత్తే ధత్తే జగతీరుప జగతీరుపోప జగతీర్జగతీరుప జగతీర్జగతీరుపదధాది జాగత జాగత దధాత్యుపదధాది జాగత జాగత జాగత దధాతి దధాతి జాగత వై వై జాగత దధాతి దధాతి జాగత వై జాగత వై వై జాగత జాగత వై పశవ పశవో వై జాగత జాగత వై పశవ పశవో వై వై పశవ పశువన్ పశూన్ పశవో వై వై పశవ పశూ పశవన్ పశోన్ పశవ పశవ పశూనే వైవ పశోన్ పశవ పశవ ప్రాణానామిది ప్రాణానామిది ప్రాణానామిది ఉత్సృష్టి బృహతేర్బృహతేరుత్సృష్ట ఉత్సృష్టి బృహతేరుష్టి ఉష్ణి బృహతేరుత్సృష్ట ఉత్సృష్టి బృహతేరుష్టి సృష్టి ఉష్ణి బృహతేర్బృహతేరుష్టి పంక్తి పంక్తిరుష్టి బృహతేర్బృహతేరుష్టి పంక్తి పంక్తి పంక్తిరుష్ణి ఉష్ణి పంక్తిరక్షర పంక్తిరక్షర పంక్తి పంక్తిరుష్ణి ఉష్ణి పంక్తిరక్షర పంక్తి పంక్తిరక్షర పంక్తిరక్షర పంక్తి పంక్తి పంక్తిరక్షర పంక్తిరితీక్షర పంక్తి పంక్తి పంక్తిరక్షర పంక్తిరితి అక్షర పంక్తిరితీక్షర పంక్తిరక్షర పంక్తిరితి విషురూపాణి విషురూపాణిక్షర పంక్తిరక్షర పంక్తిరితి విషురూపాణి అక్షర పంక్తిరిత్యక్షర పంక్తి విషురూపాణి విషురూపాణీతి విషురూపాణి ఛందాగుంసి ఛందాగుంసి విషురూపాణీతి విషురూపాణి ఛందాగుంసి విషురూపాణి ఛందాగుంసి ఛందాగుంసి విషురూపాణి విషురూపాణి ఛందాగుస్యుపోపచ్ఛందాగుంసి విషురూపాణి విషురూపాణి ఛందాగుస్యుపాశురూపాణి దివిషురూపాణి ఛందాగుస్యుపోపచ్ఛందాగుంసి ఛందాగుస్యుపదధాతిదధాత్యుపచ్ఛందాగుంసి ఛందాగుస్యుపదధాతి ఉపదధాతిదధాత్యుపోపదధాతి విషురూపాశురూపదధాత్యుపోపదధాతి విషురూపాది విషురూపా విషురూపాదధాతిదధాతి విషురూపా వై వై విషురూపాదధాతిదధాతి విషురూపా వై విషురూపా వై వై విషురూపా విషురూపా వై పశవ పశవో వై విషురూపా విషురూపా వై పశవ విషురూపా ఇతి విషురూపా వై పశవ పశవో వై వై పశవ పశవ పశవశ్చందాగుంసి ఛందాగుంసి పశవ పశవశ్చందాగుంసి విషురూపాన్ విషురూపాన్ ఛందాగుంసి పశవ పశవశ్చందాగుంసి విషురూపాన్ ఛందాగుంసి విషురూపాన్ విషురూపాన్ ఛందాగుంసి ఛందాగుంసి విషురూపానే వైవ విషురూపాన్ ఛందాగుంసి ఛందాగుంసి విషురూపానే విషురూపానేవైవ విషురూపాన విషురూపానేవ పశూన్ పశూనేవ విషురూపాన విషురూపానేవ పశూన్ విషురూపానితి విషురూపాన ఏవ పశూన్ పశూనేవైవ పశూన వాప పశూనేవైవ పశూన పశూన వాప పశూన్ పశూన వరుంధే రుంధేవ పశూన్ పశూన వరుంధే రుంధే వావరుంధే విషురూపం విషురూపగం రుంధే వావరుంధే విషురూపం రుంధే విషురూపం విషురూపగం రుంధే రుంధే విషురూపమస్యాస్య విషురూపగం రుంధే రుంధే విషురూపమస్యాశురూపమస్యాస్య విషురూపం విషురూపమస్య గృహే గృహే విషురూపం విషురూపమస్య గృహే విషురూపమితి విషురూపం అస్య గృహే గృహే స్యాస్య గృహే దృశ్యతే దృశ్యతే గృహే స్యాస్య గృహే దృశ్యతే గృహే దృశ్యతే దృశ్యతే గృహే గృహే దృశ్యతే యస్య దృశ్యతే గృహే గృహే దృశ్యతే యస్య దృశ్యతే యస్య యస్య దృశ్యతే దృశ్యతే యస్యైతా యస్య దృశ్యతే దృశ్యతే యస్యైతా సీతా ఏతాయ సేతా ఉపధీయంత ఉపధీయంత ఏతాయ సేతా ఉపధీయంతే ఏతా ఉపధీయంత ఉపధీయంత ఏతా ఏతా ఉపధీయంతే యోయ ఉపధీయంత ఏతా ఏతా ఉపధీయంతే యహాధీయంతే యోయ ఉపధీయంత ఉపధీయంతే యూయ ఉపధీయంత ఉపధీయంతే యోధీయంత ఇత్యుపాధీయంతే భూయోయ ఉచోయోయ ఉచైనా ఏనాశ్చైనా ఏనా ఏవమేవేనా ఏనా ఏవం వేద వేదైవమేనా ఏనా ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేదాతిఛంద సమతిఛంద సంవేదైవమేవం వేదాతిఛంద సంవేదాతిఛంద సమతిఛంద సంవేద వేదాతిఛంద సముపోపాతిఛంద సంవేద వేదాతిఛంద సముపాతిఛంద సముపోపాతిఛంద సమతిఛంద సముపదధాతి లధాత్యుపాతిఛంద సమతిఛంద సముపదధాతి ఛంద సమిత్యతి ఛందసం ఛందాగుంసి ఛందాగుంసి సర్వాణి సర్వాణి ఛందాగుంసి సర్వేభిస్ సర్వేభిశ్చందాగుంసి సర్వాణి సర్వాణి ఛందాగుంసి సర్వేభి ఛందాగుంసి సర్వేభిస్ సర్వేభిశ్చందాగుంసి ఛందాగుంసి సర్వేభిరేవైవ సర్వేభిస్ సర్వేభిరేవైనమేనమేవ సర్వేభిస్ సర్వేభిరేవైనం సయుజ సైజ ఉపదధాత్యాత్మనాత్మనోపదధాది సయుజ సైజ ఉపదధాత్యాత్మనా

ఉపదధాతిపమండలేష్టకా ఉపదధాతి మండలేష్టకా ఇది మండలా ఇష్టకాధాతిపోపదధాతీమ ఇమే దాతిపోపదధాతీమే వై లోకాలోకా వా ఇమ ఇమే వై లోకాలోకా వై వై లోకా మండలేష్టకా మండలేష్టకా లోకా వై వై లోకా మండలేష్టకా ఇమ ఇమే మండలేష్టకా లోకాలోకా మండలేష్టకా ఇమే మండలేష్టకా మండలేష్టకా ఇమే ఖలు కల్విమే మండలేష్టకా ఇమే ఖలు మండలేష్టకా ఇది మండల ఇష్టకా ఇమే ఖలు కల్విమ ఇమే ఖలు వై వై కల్విమ ఇమే ఖలు వై వై వై ఖలు ఖలు వై లోకాలోకా వై ఖలు ఖలు వై లోకాలోకా వై వై లోకా దేవపురా దేవపురా లోకా వై వై లోకా దేవపురా దేవపురా దేవపురా లోకాలోకా దేవపురా దేవపురా దేవపురా దేవపురా ఇది దేవ దేవపురా దేవపురా ఏవ ప్రైవ దేవపురా దేవపురా ఏవ ప్రా దేవపురా ఇది దేవపురా ప్రైవైవ ప్రవిశతి విశది ప్రైవైవ ప్రవిశతి విశది విశది ప్రవిశతి నన విశది ప్రవిశతి నాశది నన విశది విశది నార్తిమార్తిన్న విశది విశది నార్తిం అగ్నిమగ్నిశ్చిక్యానో విశ్వజ్యోతిషో విశ్వజ్యోతిషిక్యానో అగ్నిమగ్నిశ్చిక్యానో విశ్వజ్యోతిషో విశ్వజ్యోతిషో విశ్వజ్యోతిషిక్యానశ్చిక్యానో విశ్వజ్యోతిష ఉపోప విశ్వజ్యోతిషిక్యానశ్చిక్యానో విశ్వజ్యోతిష ఉప విశ్వజ్యోతిష ఉపోప విశ్వజ్యోతిషో విశ్వజ్యోతిష ఉపదధాతిపమ విశ్వజ్యోతిషో విశ్వజ్యోతిష ఉపదధాతి విశ్వజ్యోతిష ఇది విశ్వజ్యోతిషాతిపోపదధాతీమాని మాన్ దాత్యుపోపదధాతీమాని మాన్ దాతి దాతీమానే వై వే మాన్ దాతి దాతీమానే వానే వై వే మాని మానే వైతాభిరేతాభిరే వే మాని మానే వైతాభిరేతాభిరే వై వైతాభిర్లోకాన్ లోకానేతాభిరే వై వైతాభిర్లోకాన్ లోకానేతాభిరేతాభిర్లోకాన్ జ్యోతిష్మదో జ్యోతిష్మదో లోకానేతాభిరేతాభిర్లోకాన్ జ్యోతిష్మదాన్ జ్యోతిష్మదో జ్యోతిష్మదో లోకాన్ లోకాన్ జ్యోతిష్మదః కురుతే కురుతే జ్యోతిష్మదో లోకాన్ లోకాన్ జ్యోతిష్మదః కురుతే జ్యోతిష్మదః కురుతే కురుతే జ్యోతిష్మదో జ్యోతిష్మదకృతేథో అథో కృతే జ్యోతిష్మదో జ్యోతిష్మదకృతేథో అథో కృతే కృతేథో ప్రాణాన్ ప్రాణానథో కృతే కృతేథో ప్రాణాన్ ప్రాణాన్ ప్రాణానథో అథో ప్రాణానేవైవ ప్రాణానథో అథో ప్రాణానేవాథో ప్రాణానేవైవ ప్రాణాన్ ప్రాణానేవైత ఏత ఏవ ప్రాణాన్ ప్రాణానేవైత ప్రాణానితి స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర్గ్యా స్వర సమయుస్తయుస్తయుస్త తదయురయుస్తత్సంయానీ నాగో సంయానీనాం స్వాపోగ్నిమగ్నిమాపహితాసోపహితాస్వాపోగ్నిమగ్నిమాపహితాసోపహితాస్వాపోగ్నిమహితాస్విత్యుపహితాసో ఆపోగ్నిమగ్నిమా ఆపోగ్నిగో హరంతి హరంత్యగ్నిమాప ఆపోగ్నిగో హరంతి హరంతి హరంత్యగ్నిమగ్నిగో హరంత్య హృతో హృతో హరంత్యగ్నిమగ్నిగో హరంత్య హృత హరంత్య హృతో హృతో హరంతి హరంత్య హృత ఏవైవా హృతో హరంతి హరంత్య హృత ఏవా హృత ఏవైవా హృతో హృత ఏవాస్యా హృతో హృత ఆత్యసా వేవ ేవాస్మిన్నాదిత్య ఆదిత్యోరుచమాదిత్య ఆదిత్యోరుచం దధాతి దాతి రుచమాదిత్య ఆదిత్యోరుచం దాతి ప్రజాపతిరగ్నిమచినుతాచినుతాగ్నిం ప్రజాపతిరగ్నిమచినుతా ప్రజాపతిరితి ఆసన్నాసం దేవా దేవా ఆసన్ భూయాగుం సహ ఆసన్ భూయాగుం సో భూయాగుం సహ ఆసన్న ఆసన్ భూజాగుంసోసురా అసురా భూయాగుంస ఆసన్నాసన్ భూజాగుంసోసురాగుంసోసురా అసురా భూజాగుంసో భూజాగుంసోసురాస్ సురా భూజాగుంసో భూజాగుంసోసురాస్ సురాస్ దేవా దేవాస్ సురాస్ దేవా దేవాస్ దేవా ఏతా దేవాస్ దేవా ఏతా దేవా దేవా ఏతా ఇష్టకా ఇష్టకా ఏతా దేవా దేవా ఏతా ఇష్టకా ఏతా ఇష్టకా ఇష్టకా ఏతా ఏతా ఇష్టకా అవశ్యన్ అవశ్యన్ ఇష్టకా ఏతా ఏతా ఇష్టకా అవశ్యన్ ఇష్టకా అవశ్యన్ అవశ్యన్ ఇష్టకా ఇష్టకా అవశ్యన్ తాస్తా అవశ్యన్ ఇష్టకా ఇష్టకా అవశ్యన్ తాశ్యన్ తాస్తా అవశ్యన్ అవశ్యన్ దా ఉపోపద అవశ్యన్ అవశ్యన్ దా ఉపా ఉపోపదాస్తా ఉపాదధత దథతోపదాస్తా ఉపాదధత దథతోపోపాదధత భూయస్కృత్ భూయస్కృత దథతోపోపాదధత భూయస్కృత భూయస్కృత్ భూయస్కృత దధత దధత భూయస్కృతస్యసి భూయస్కృత దధత దధత భూయస్కృతసి భూయస్కృతస్యసి భూయస్కృత్ భూయస్కృతసి దీత్యసి భూయస్కృత్ భూయస్కృతసి దీయస్కృతితి భూయః కృతే దీత్యస్య దీత్యేవైవేత్యస్య దీత్యేవ ేదేత్యేవ భూయాగుంసో భూయాగుంస ఏవేదేత్యేవ భూయాగుంస భూయాగుంస భూయాగుంస ఏవైవ భూయాగుంసో భవన్న భవన్ భూయాగుంస ఏవైవ భూయాగుంసో భవన్ భూయాగుంసో భవన్న భవన్ భూయాగుంసో భూయాగుంసో భవన వనస్పతిర్వనస్పతిర్భవన్ భూయాగుంసో భూయాగుంసో భవన వనస్పతిభిః భవన్ వనస్పతిర్వనస్పతిర్భవన్న భవన్ వనస్పతిభిరోషధేభిరోషధేభిర్వనస్పతిభిర్భవన్న భవన్ వనస్పతిభిరోషధీభి వస్కృద్వరి వస్కృదోషధీభిర్వరి వస్కృద్వరి వస్కృదోషధీభిర్వరి వస్కృత్ వరి వస్కృదోషధీభిరోషధీభిర్వరి వస్కృత్ వరి వస్కృదోషధీభిరోషధీభిర్వరి వస్కృత్ వరి వస్కృదోషధీభిరోషధీభిర్వరి వస్కృత్ వరి వస్కృదోషధీభిరోషధీభిర్వరి వస్కృత్ వరి వస్కృదోషధీభిరోషధీభిర్వరి వస్కృత్ వరి వస్కృదోషధీభిరోషధీభిర్వరి వస్కృత్ ఏతాయస్య సీత ఉపధీయంత ఏతాయస్య సీత ఉపధీయంత ఉపధీయంత ఏతా ఉపధీయంతే భూయాన్ భూయానుపధీయంత ఏతా ఉపధీయంతే భూయాన్ భూయానుపధీయంత ఉపధీయంతే భూయానేవైవ భూయానుపధీయంత ఉపధీయంతే భూయానేవ ఉపధీయంత ఇత్యుపాధీయంతే భూయానేవైవ భూయాన్ భూయానేవ భవతి భవత్యేవ భూయాన్ భూయానేవ భవతి ఏవ భవతి భవత్యేవైవ భవత్యభ్యపి భవత్యేవైవ భవత్యభి భవత్యభ్యపి భవతి భవత్యభీమానిమానపి భవతి భవత్యభీమానభీమానిమానభ్య భీమాన్ లోకాన్ లోకానిమానభ్య భీమాన్ లోకాన్ లోకాన్ లోకానిమానిమాన్ లోకాంజేతి చేతి లోకానిమానిమాన్ లోకాంజేతి లోకాంజేతి చేతి లోకాన్ లోకాంజేతి భవతి భవతి చేతి లోకాన్ లోకాంజేతి భవతి చేతి భవతి భవతి చేతి చేతి భవత్యాత్మనాత్మనా భవతి చేతి చేతి భవత్యాత్మనా భవత్యాత్మనాత్మనా భవతి భవత్యాత్మనా పరాపరాత్మనా భవతి భవత్యాత్మనా పరా ఆత్మనా పరాపరాత్మనాత్మనా పరాస్యాస్య పరాత్మనాత్మనా పరాస్య ఆస్యాస్య పరాపరాస్య భ్రాతృవ్యో భ్రాతృవ్యోస్య పరాపరాస్య భ్రాతృవ్యస్య భ్రాతృవ్యో భ్రాతృవ్యోస్యాస్య భ్రాతృవ్యో భవతి భవతి భ్రాతృవ్యోస్యాస్య భ్రాతృవ్యో భవతి భ్రాతృవ్యో భవతి భవతి భ్రాతృవ్యో భ్రాతృవ్యో భవత్యప్సుషదత్సుషత్ భవతి భ్రాతృవ్యో భ్రాతృవ్యో భవత్యప్సుషత్ భవత్యప్సుషదత్సుషత్ భవతి భవత్యప్సుషదస్యస్యప్సుషత్ భవతి భవత్యప్సుషదసి సుషదస్యస్యప్సుషదప్సుషదశిష్యేన సత్శ్యేన సదస్యప్సుషదప్సుషదశిష్యేన సత్ సుషదిత్యప్సు సత్ శిష్యేన సత్శ్యేన సదస్య శిష్యేన సదస్య శిష్యేన సదస్య శిష్యేన సదసి శిష్యేన సదస్య శిష్యేన సత్శ్యేన సదసీదిత్య శిష్యేన సత్శ్యేన సదసీది శిష్యేన సదితి శ్యేన సదసీదిత్యస్య సీత్యాః హేత్యస్య సీత్యాః ఆహ హేతీత్యాహైతదేతదా హేతీత్యాహైతత్ ఆహైతదేతదాః హైతద్వైవా ఏతదాః హైతద్వై ఏతద్వైవా ఏతదేతద్వా అగ్నేరగ్నేర్వా ఏతదేతద్వా అగ్నేరగ్నేర్వైవా అగ్నేరూపకం రూపమగ్నేర్వైవా అగ్నేరూపం అగ్నేరూపకం రూపమగ్నేరగ్నేరూపకం రూపేణ రూపేణ రూపమగ్నేరగ్నేరూపకం రూపేణ రూపకం రూపేణ రూపేణ రూపకం రూపేణైవైవ రూపేణ రూపకం రూపేణైవ రూపేణైవైవ రూపేణ రూపేణైవాగ్నిమగ్నిమేవ రూపేణ రూపేణైవాగ్నిమగ్నిమేవైవాగ్నిమవాగ్నిమేవైవాగ్నిమవాగ్నిమవాగ్నిమగ్నిమవరుంధే పృథివ్యారుంధే పృథివ్యాస్త్వా పృథివ్యారుంధే పృథివ్యాస్త్వా పృథివ్యాః పృథివ్యాస్త్వా ద్రవిణే ద్రవిణే త్వా పృథివ్యాః పృథివ్యాస్త్వా ద్రవిణే సాధయామి సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామి సాధయామి సాధయామి ద్రవిణే సాధయామీతి సాధయామి ద్రవిణే ద్రవిణే సాధయామీతి సాధయామీతి సాధయామి సాధయామీత్యాహ హేతి సాధయామి సాధయామీత్యాహ హేదీత్యా హేమానిమానా హేదీత్యా హేమా హేమానిమానాః హేమానే వైవేమానాః హేమానే వైవేమానిమానే వైతాభిరేతాభిరే వేమానిమానే వైతాభిః వైతాభిరేతాభిరే వైవైతాభిర్లోకాన్ లోకానేతాభిరే వైవైతాభిర్లోకాన్ లోకానేతాభిరేతాభిర్లోకాన్ ద్రవిణావతో ద్రవిణావతో లోకానేతాభిరేతాభిర్లోకాన్ ద్రవిణావతః లోకాన్ ద్రవిణావతో ద్రవిణావతో లోకాన్ లోకాన్ ద్రవిణావతః కృతే కృతే ద్రవిణావతో లోకాన్ లోకాన్ ద్రవిణావతః కృతే ద్రవిణావతః కృతే కృతే ద్రవిణావతో ద్రవిణావతః కృత ఆయుష్య ఆయుష్య కృతే ద్రవిణావతో ద్రవిణావతః కృత ఆయుష్య ద్రవిణావత ఇది ద్రవిణావతః కృత ఆయుష్య ఆయుష్య కృతే కృత ఆయుష్య ఉపోపాయుష్య కృతే కృత ఆయుష్య ఉపాయుష్య ఉపోపాయుష్య ఆయుష్య ఉపదధాతి తథాత్యుపాయుష్య ఆయుష్య ఉపదధాతి ఉపదధాతి తథాత్యుపోపదధాత్యాయురాయుర్దధాత్యుపోపదధాత్యాయుర్దధాతి తథాత్యాయురేవైవాయుర్దధాతి తథాత్యాయురేవాయురేవైవాయురాయురేవాస్మిన్నస్మిన్నేవాయురాయురేవాస్మిన్ ఏవాస్మిన్నస్మిన్ అస్మిన్నేవైవాస్మిన్ దధాతి దధాత్యస్మిన్నేవైవాస్మిన్ దధాతి అస్మిన్ దధాతి దధాత్యస్మిన్నస్మిన్ దధాత్యగ్నే దధాత్యస్మిన్నస్మిన్ దధాత్యగ్నే దధాత్యగ్నే దధాతి దధాత్యగ్నే యజ్జలగ్నే దధాతి దధాత్యగ్నే యత్ అగ్నే యజ్జలగ్నే జ్ఞేయత్తే తేజలగ్నే జ్ఞేయత్తే తే తేజత్యత్తే పరం వరం తేజత్యత్తే పరం దే పరం పరం దే పరగం హృద్ధృత్పరం దే పరగం హృదయం హృద్ధృత్పరం వరగో హృం నామ నామ హృత్పరం వరగో హృం నామ నామ హృద్ధం నామేతీతి నామ హృద్ధం నామేతి నామేతీతి నామ నామేత్యాహేతి నామ నామేత్యాహైతదేతదాహేతీత్యాహైతదేతదాహైతద్వైవా ఏతదాహైతద్వైవా ఏతదేతద్వా అగ్నేరగ్నేర్వా ఏతదేతద్వా అగ్నేహ అగ్నేరగ్నేర్వైవా అగ్నే ప్రియం ప్రియమగ్నేర్వైవా అగ్నే ప్రియం అగ్నే ప్రియం ప్రియమగ్నేరగ్నే ప్రియం ధామ ధామ ప్రియమగ్నేరగ్నే ప్రియం ధామ ప్రియం ధామ ధామ ప్రియం ప్రియం ధామ ప్రియం ప్రియం ధామ ప్రియం ప్రియం ధామ ప్రియం ధామ ప్రియం ప్రియం ధామ ధామ ప్రియమేవైవ ప్రియం ధామ ధామ ప్రియమేవామేవైవ ప్రియం ప్రియమేవా స్యాస్యైవ ప్రియం ప్రియమేవా స్యాస్యాస్యైవైవాస్య ధామ ధామాస్యైవైవా స్యాస్య ధామోపోపధామా స్యాస్య ధామోపామోపోపధామ ధామోపాప్నోత్యాప్నోత్యుపధామధామోపాప్నోతి ఆప్నోతిదౌతావాప్నోత్యుపోపాప్నోతిదౌతావాప్నోత్యాప్నోతితావాతావాతౌతావేహి పంచజదీక పంచజదీకస్తస్మాదేవమేవం తస్మాత్ పంచజదీక పంచజదీకస్తస్మాదేవం పంచజదీక ఇది పంచ జదీక తస్మాదేవమేవం తస్మాత్ తస్మాదేవమాహ ఏవమాహ ఏవమేవమాహర్తవ్యా హర్తవ్యా ఆహ ఏవమేవమాహర్తవ్యా కర్తవ్యా ఆహర్తవ్యా ఉపోపార్తవ్యా ఆహర్తవ్యా ఉపవ్యా ఉపోపార్తవ్యా అర్తవ్యా ఉపదధాతి దధాత్యుపార్తవ్యా అర్తవ్యా ఉపదధాతి ఉపదధాతి దధాత్యుపోపదధాత్యేతదేతద్దధాత్యుపోపదధాత్యేతదేతద్దధాతి దధాత్యేతద్వై వా ఏతద్దధాతి దధాత్యేతద్వై ఏతద్వై వా ఏతదేతద్వా అచూనామృతూనాం వా ఏతదేతద్వా అచూనా అచూనామృతూనాం వై వాతూనాం ప్రియం ప్రియమృతూనాం వై వాతూనాం ప్రియం అచూనాం ప్రియం ఇళయమృతూనామచూనాం ప్రియం ధామ ధామ ప్రియమృతూనామచూనాం ప్రియం ధామ ప్రియం ధామ ధామ ప్రియం ప్రియం ధామ యద్యద్ధామ ప్రియం ప్రియం ధామయత్ ధామయద్యద్ధామ ధామ ఎదృతవ్యా ఋతవ్యా యద్ధామ ధామ ఎదృతవ్యా ఋతవ్యా యద్యతృతవ్యా అతూనామృతూనామృతవ్యా యద్యతృతవ్యా అతూనామృతూనామృతవ్యా ప్రియం ప్రియమేవస్తూనామృతూనామేవ ప్రియం దేవం ప్రియం ప్రియమేవైవ ప్రియం ధామ ధామ ప్రియమేవైవ ప్రియం ధామ ధామ ధామ ప్రియం ప్రియం ధామావ ధామ ప్రియం ప్రియం ధామావ మావ ధామ ధామావరుంధే రుంధేవ ధామ ధామావరుంధే వరుంధే రుంధే వావరుంధే సుమేక సుమేకో రుంధే వావరుంధే సుమేకే సుమేక సుమేకో రుంధే రుంధే సుమేక ఇది సుమేకో రుంధే రుంధే సుమేక ఇది సుమేక ఇది సుమేక సుమేక ఇత్యాహ హేతు సుమేక సుమేక ఇత్యాహ సుమేక ఇది సుమేక ఇత్యాహ హేతి ఇత్యాహ సంవత్సర సంవత్సర ఆహేతి ఇత్యాహ సంవత్సర సంవత్సర సంవత్సర ఆహాహ సంవత్సరో వై వై సంవత్సర ఆహాహ సంవత్సరో వై సంవత్సరో వై వై సంవత్సర సంవత్సరో వై సుమేక సుమేకో వై సంవత్సర సంవత్సరో వై సుమేక సంవత్సర ఇది వై సుమేక సుమేకో వై వై సుమేక సంవత్సరస్య సంవత్సరస్య సుమేకో వై వై సుమేక సంవత్సరస్య సుమేక సంవత్సరస్య సంవత్సరస్య సుమేక సుమేక సంవత్సరస్యైవైవ సంవత్సరస్య సుమేక సుమేక సంవత్సరస్యైవ సుమేక ఇతి సుమేక సంవత్సరస్యైవైవ సంవత్సరస్య సంవత్సరస్యైవ ప్రియం ప్రియమేవ సంవత్సరస్య సంవత్సరస్యైవ ప్రియం సంవత్సరస్యేతి సం ప్రియం ప్రియమేవైవ ప్రియం ధామ ధామ ప్రియమేవైవ ప్రియం ధామ ప్రియం ధామ ధామ ప్రియం ప్రియం ధామోపోపధామ ప్రియం ప్రియం ధామోప ధామోపోపధామ ధామోపాప్నోత్యాప్నోత్యుపధామ ధామోపాప్నోతి ఆప్నోత్యాప్నోత్యుపాప్నోతి ఆప్నోదీత్యాప్నోతి ప్రజాపతే రక్ష్యక్ష ప్రజాపతే ప్రజాపతే రక్ష్య శ్వేద శ్వేదక్ష ప్రజాపతే ప్రజాపతే రక్ష్యశ్వయత్ ప్రతిప్రత్యేవైవ ప్రత్యదధురదధురేష వైవ ఏషో దధురదధురేష వై ఏష వైవ ఏష ఏష వై ప్రజాపతిం ప్రజాపతిం వా ఏష ఏష వై ప్రజాపతిం వై ప్రజాపతిం ప్రజాపతిం వై వై ప్రజాపతిగో సర్వగో సర్వం ప్రజాపతిం వై వై ప్రజాపతిగో సర్వం ప్రజాపతిగో సర్వగో సర్వం ప్రజాపతిం ప్రజాపతిగో సర్వం కరోతి కరోతి సర్వం ప్రజాపతిం ప్రజాపతిగో సర్వం కరోతి ప్రజాపతిమితి ప్రజాపతిం సర్వం కరోతి కరోతి సర్వగో సర్వం కరోతి యో యః కరోతి సర్వగో సర్వం కరోతి యః కరోతి యో యః కరోతి కరోతి యో శ్రమేధేన శ్రమేధేన యః కరోతి కరోతి యో శ్రమేధేన అశ్వమేధేన అశ్వమేధేన యో యో అశ్వమేధేన యజతే యజతే అశ్వమేధేన యో యో అశ్వమేధేన యజతే అశ్వమేధేన యజతే యజతే అశ్వమేధేన అశ్వమేధేన యజతే సర్వసర్వో యజతే అశ్వమేధేన అశ్వమేధేన యజతే సర్వః అశ్వమేధేనేత్యశ్వమేధేన యజతే సర్వసర్వో యజతే యజతే సర్వ ఏవైవ సర్వో యజతే యజతే సర్వ ఏవ సర్వ ఏవైవ సర్వసర్వ ఏవ భవతి భవత్యేవ సర్వసర్వ ఏవ భవతి ఏవ భవతి భవత్యేవైవ భవతి సర్వస్య సర్వస్య భవత్యేవైవ భవతి సర్వస్య సర్వస్య సర్వస్య భవతి భవతి సర్వస్య వై వై సర్వస్య భవతి భవతి సర్వస్య వై సర్వస్య వై వై సర్వస్య సర్వస్య వా ఏషైషా వై సర్వస్య సర్వస్య వా ఏషా ఏషైషా వై వా ఏషా ప్రాయశ్చిత్తి ప్రాయశ్చిత్తిరేషా వై వా ఏషా ప్రాయశ్చిత్తి ఏషా ప్రాయశ్చిత్తి ప్రాయశ్చిత్తిరేషైషా ప్రాయశ్చిత్తి సర్వస్య సర్వస్య ప్రాయశ్చిత్తిరేషైషా ప్రాయశ్చిత్తి సర్వస్య ప్రాయశ్చిత్తి సర్వస్య సర్వస్య ప్రాయశ్చిత్తి ప్రాయశ్చిత్తి సర్వస్య భేషజం భేషజగం సర్వస్య ప్రాయశ్చిత్తి ప్రాయశ్చిత్తి సర్వస్య భేషజం సర్వస్య భేషజం భేషజగం సర్వస్య సర్వస్య భేషజగం సర్వగం సర్వం భేషజగం సర్వస్య సర్వస్య భేషజగం సర్వం భేషజగం సర్వగం సర్వం భేషజం భేషజగం సర్వం వై వై సర్వం భేషజం భేషజగం సర్వం వై సర్వం వై వై సర్వగం సర్వం వా ఏతేనైతేన వై సర్వగం సర్వం వా ఏతేన ఏతేనైతేన వై వా ఏతేన పాప్మానం పాప్మానమేతేన వై వా ఏతేన పాప్మానం ఏతేన పాప్మానం పాప్మానమేతేనైతేన పాప్మానం దేవా దేవా పాప్మానమేతేనైతేన పాప్మానం దేవా పాప్మానం దేవా దేవా పాప్మానం పాప్మానం దేవా అతరన్నతరం దేవా పాప్మానం పాప్మానం దేవా అతరం దేవా అతరన్నతరం దేవా దేవా అతరన్నప్యప్యతరం దేవా దేవా అతరన్నపి అతరన్నప్యప్యతరన్నతరన్నపి వై వా అప్యతరన్నతరన్నపి వై వై వా అప్యపి వా ఏతేనైతేన వా అప్యపి వా ఏతేన ఏతేనైతేన వై వా ఏతేన బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యామేతేన వై వా ఏతేన బ్రహ్మహత్యా ఏతేన బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యామేతేనైతేన బ్రహ్మహత్యామతరన్నతరం బ్రహ్మహత్యామేతేనైతేన బ్రహ్మహత్యామతరం బ్రహ్మహత్యామతరన్నతరం బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యామతరం సర్వగో సర్వమతరం బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యామతరం సర్వం బ్రహ్మహత్యామితి బ్రహ్మహత్యాం సర్వగో సర్వమతరన్నతరం సర్వం పాప్మానం పాప్మానగం సర్వమతరన్నతరం సర్వం పాప్మానం సర్వం పాప్మానం పాప్మానగం సర్వగం సర్వం పాప్మానం తరతి తరతి పాప్మానగం సర్వగం సర్వం పాప్మానం తరతి పాప్మానం తరతి తరతి పాప్మానం పాప్మానం తరతి తరతి తరతి తరతి పాప్మానం పాప్మానం తరతి తరతి తరతి తరతి తరతి తరతి తరతి తరతి బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యాం తరతి తరతి తరతి తరతి బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యాం తరతి తరతి బ్రహ్మహత్యాం యో యో బ్రహ్మహత్యాం తరతి తరతి బ్రహ్మహత్యాయో బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యాయో శ్రమేధేన శ్రమేధేన యో బ్రహ్మహత్యాం బ్రహ్మహత్యాయో శ్రమేధేన బ్రహ్మహత్యా శ్రమేధేన శ్రమేధేన యో యో శ్రమేధేన యజతే యజతే శ్రమేధేన యో యో శ్రమేధేన యజతే శ్రమేధేన యజతే యజతే శ్రమేధేన అశ్వమేధేన యజతే యో యో యజతే అశ్వమేధేన యజతే యహ అశ్వమేధేనేత్యశ్వమేధేన యజతే యో యో యజతే యజతే యకు యో యజతే యజతే యకు యకు యో యఉచ చో యో యఉచ ఉచ చ ఉచైనమేనం చ ఉచైనం చైనమేనం చైనమేవమేవమేనం చైనమేవం ఏనమేవమేవమేనమేనమేవం వేద వేదైవమేనమేనమేవం వేద ఏవం వేద వేదైవమేవం వేదోత్తరముత్తరం వేదైవమేవం వేదోత్తరం వేదోత్తరముత్తరం వేద వేదోత్తరం వై వా ఉత్తరం వేద వేదోత్తరం వై ఉత్తరం వై వా ఉత్తరముత్తరం వై దత్తద్వా ఉత్తరముత్తరం వై తత్ ఉత్తరమిత్యుదుత్తరం వైదత్తద్వై వైదత్ ప్రజాపతే ప్రజాపతేస్తద్వై వైదత్ ప్రజాపతే ప్రజాపతే రక్ష్యక్ష్య ప్రజాపతే ప్రజాపతే రక్ష్య శ్రయత శ్రయదక్ష్య ప్రజాపతే ప్రజాపతే రక్ష్య శ్రయత ప్రజాపతేరిది ప్రజాపతే శ్రయద శ్రయదక్ష్యక్ష్య శ్రయత్తస్మాత్తస్మాదశ్రయదక్ష్యక్ష్యశ్రయత్తస్మాత్ తస్మాదశ్వయదశ్వయత్తస్మాదశ్వస్యాశ్వస్యతస్మాదశ్వయదశ్వయత్తస్మాదశ్వస్యాశ్వస్యతస్మాత్తస్మాదశ్వస్యోత్తరత ఉత్తరతోశ్వస్యతస్మాత్తస్మాదశ్వస్యోత్తరతోశ్వస్యోత్తరతో వావోత్తరతోశ్వస్యాశ్వస్యోత్తరతో వావోత్తరత ఉత్తరతో వద్యంతి ద్యంజవోత్తరత ఉత్తరతో వద్యంతి వద్యంతి దక్షిణతో దక్షిణతో ద్యంద్యవాద్యంతి దక్షిణత దక్షిణతో దక్షిణతోంది దక్షిణతోన్యేషామన్యేషాన్ దక్షిణతోంది దక్షిణతోన్యేషా దక్షిణతోన్యేషామన్యేషాన్ దక్షిణతో దక్షిణతోన్యేషాం పశూనాం పశూనామన్యేషాన్ దక్షిణతో దక్షిణతోన్యేషాం పశూనాన్యేషాం పశూనాం పశూనామన్యేషామన్యేషాంశూనాం వేతసో వేతస పశూనామన్యేషామన్యేషాంశూనాం వైతస పశూనాం వైతస కటకటో వైతస పశూనాం వైతస కట వైతస కటకటో వైతసో వైతస కటో భవతి భవతి కటో వైతసో వైతస కటో భవతి భవతి భవతి కటకటో భవత్యప్సుయో నిరప్సుయో నిర్భవతి కటకటో భవత్యప్సుయో నిహిత్యప్సుయో నిరప్సుయో నిర్భవతి భవత్యప్సుయో నిర్వై వా అప్సుయో నిర్భవతి భవత్యప్సుయో నిర్వై అప్సుయో నిర్వై వా అప్సుయో నిరప్సుయో నిర్వాశ్వశ్వో వా అప్సుయో నిరప్సుయో నిర్వాశ్వ అప్సుయో నిరిత్యప్సుయోనిర్వాశ్వశ్వో వై వాశ్వో అప్సుజో అప్సుజోశ్వో వై వాశ్వో అప్సుజాశ్వో అప్సుజో అప్సుజోశ్వశ్వో అప్సుజో వేతసో వేతసో అప్సుజోశ్వశ్వో అప్సుజో వేతస అప్సుజో వేతసో వేతసో అప్సుజో అప్సుజో వేతస స్వే స్వే వేతసో అప్సుజో అప్సుజో వేతస స్వేజ ఇత్యప్సుజ వేతస స్వే స్వే వేతసో వేతసస్వ ఏవైవ స్వే వేతసో వేతసస్వ ఏవ ఏవైవ స్వే స్వ ఏవైనమేనమేవ స్వే స్వ ఏవైన ఏవైనమేనమే వైవైనయ్యో నౌ యో నావేనమే వైవైనయ్యో నౌ ఏనయ్యో నౌ యో నావేనమేనయ్యో నౌ ప్రతి ప్రతి యో నావేనమేనయ్యో నౌ ప్రతి యో నౌ ప్రతి ప్రతి యో నౌ యో నౌ ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రతి యో నౌ యో నౌ ప్రతిష్టాపయతి స్థాపయతి స్థాపయతి ప్రతి ప్రతిష్టాపయతి చతుష్టోమశ్చతుష్టోమ స్థాపయతి ప్రతి ప్రతిష్టాపయతి చతుష్టోమ స్థాపయతి చతుష్టోమశ్చతుష్టోమ స్థాపయతి స్థాపయతి చతుష్టోమ స్తోమ స్తోమశ్చతుష్టోమ స్థాపయతి స్థాపయతి చతుష్టోమ స్తోమ చతుష్టోమస్తోమ స్తోమశ్చతుష్టోమశ్చతుష్టోమ స్తోమో భవతి భవతి స్తోమశ్చతుష్టోమశ్చతుష్టోమ స్తోమో భవతి చతుష్టోమ ఇది చతుః స్తోమ స్తోమో భవతి భవతి స్తోమ స్తోమో భవతి సరట్ సరట్ భవతి స్తోమ స్తోమో భవతి సరట్ భవతి సరట్ సరట్ భవతి భవతి సరట్ సరట్ సరట్ సరట్ వై వైహ సరట్ సరట్ వై వై వైహ హవాశ్వస్యాశ్వస్య వైహ అశ్వస్యాశ్వస్య వై వా అశ్వస్య సఖ్య సఖ్యశ్వస్య వై వా అశ్వస్య సఖ్య అశ్వస్య సఖ్య సఖ్యశ్వస్యాశ్వస్య సఖ్యా సఖ్యశ్వస్యాశ్వస్య సఖ్యా సఖ్య సఖ్యా బృహద బృహద సఖ్య సఖ్యా బృహద్ ఆబృహద బృహద బృహత్తద బృహద బృహత్తద్ బృహత్తద బృహద బృహత్తద్దేవా దేవాస్తద బృహద బృహత్తద్దేవా దేవాస్తద్దేవాశ్చతుష్టోమేన చతుష్టోమేన దేవాస్తద్దేవాశ్చతుష్ట చతుష్టోమేన చతుష్టోమేన దేవాదేవాశ్చతుష్టోమేనైవ చతుష్టోమేన దేవాదేవాశ్చతుష్టోమేనైవ చతుష్టోమేన చతుష్టోమేనైవ ప్రతి ప్రత్యేవ చతుష్టోమేన చతుష్టోమేనైవ ప్రతి చతుష్టోమేనేతి చతుష్టోమేన దేవ ప్రతి ప్రత్యేవైవ ప్రత్యదధురదధు ప్రత్యేవైవ ప్రత్యదధు ప్రత్యదధురదధు ప్రతి ప్రత్యదధుర్యద్యదధు ప్రతి ప్రత్యదధుర్యద్యదధుర్యద్యతదధురదధుర్యచ్చతుష్టోమశ్చతుష్టోమో యదధురదధుర్యచ్చతుష్టోమః చతుష్టోమశ్చతుష్టోమో యద్యచ్చతుష్టోమస్తోమస్తోమశ్చతుష్టోమో యద్యచ్చతుష్టోమస్తోమః చతుష్టోమస్తోమస్తోమశ్చతుష్టోమశ్చతుష్టోమస్తోమో భవతి భవతి స్తోమశ్చతుష్టోమశ్చతుష్టోమస్తోమో భవతి స్తోమో భవతి భవతి స్తోమస్తోమో భవత్యశ్వస్యాశ్వస్య భవతి స్తోమస్తోమో భవత్యశ్వస్యాశ్వస్య భవతి భవత్యశ్వస్య సర్వత్రాయ సర్వత్రాయాశ్వస్య భవతి భవత్యశ్వస్య సర్వత్రాయ ఇది పంచమకాండే తృతీయ ప్రశ్నస్య ఘనపాఠః సమాప్తః.